కన్నెతిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. కన్ను పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. ఏమంటా సంగీతం నన్న నువ్వైతే సాహిత్యం నేనవుతా సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రుబి ఎన్నెన్ని కళ్ళను రప్పించావే పొన్నారి. Say it once again. Na na na na na. Swaramu nivai. Tarana na tarara na na. Swaramu na padamu ne nai. Okay. Tane dhane tana. Aha, alaga. Gaanau geetau kaga. కన్నె పిల్లవని కన్నులుండవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిలువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు చూద్దాం తనన తనన తన్న. తనన తనన అన్న తన తన్న తానం తరుణ తన అన్న తాళం ఒకటే కదా. తనన తాళ తన నాన్న తాన అయ్య బాబు తనన నాన్న తాన నాన్న తాన పదము చేర్చి పాట కూర్చలేదా. శభాష్. దని నీ దశ సా అన్న నీద అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్నా మనమే కాదా. నీవు నేనని అన్నా కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడమీ. కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడమీ.